చిలకమ్మా చిటికే ఎంత నువ్వు రాగాలే పాడాలంట ఇక సాగాలి మేళాలంట నీ సరదాలే రేగాలంట నన్ను కట్టి వేసి మునగాడెల్లేడే అరే చిలకమ్మా చిటికే ఎంత నువ్వు రాగాలే పాడాలంట లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట ఆ ఊరిలోని వారు ఒక్కటైనారు నీకు నాకు వరసేనంట పండగ నెడే మన ఊరికే ఆశలు రేపే కలలు రేనే వాడనిదంట ఈ వేడుకే అందరికి నవ్విందంట మణిముత్యాలే రాలేనంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట నీ మాటే నాకు ఓ వెండి కోట నువ్వు నాదేనంట నీతోనే ఉంటా అరే చిలకమ్మా చిటికే ఎంత నువ్వు రాగాలే పాడాలంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేడుకైన వేళ వెన్నెలమ్మలాగా దీపం నీవై వెలగాలంట ఆ చీకటంత పోయే పట్ట పగలాయే ఎలా దీపం ఇక మనకంట జాతికి నెడే మంచి కాలమే నమ్మకం ఉంటే వచ్చి తీరేనే ఊరికి నీవే చూడు జత చీరమ్మా నాతో పాడు మురిపాల పండగ పూట మనం ఇచ్చట్లే సాగాలంట పడుచు కలలే బాగులే బాగు అరచిలకమ్మ చిటికే ఎంట నూరాగాలే పాడాలంట. అనుసయ్యంటే నీ తోడై ఉంట, నీ కళ్ళల్లోన నీ కాపురముంట. జాంగు చక్కు చక్కు చక్కు జాంగు చక్కు జాంగు చక్కు చక్కు చక్కు జాంగు చక్కు జాంగు చక్కు చక్కు చక్కు జాంగు చక్కు జాంగు చక్కు చక్కు చక్కు జాంగు చక్కు. అరచిలకమ్మ చిటికే ఎంట నూరాగాలే పాడాలంటా.